प्रयत्नस्तबकः षष्ठः श्रीनिवासस्य महिषीं श्रेयसे तामुपास्महे यदर्थमेव विदधे यत्नं भूयां समच्युतः श्रीनिवासस्य महिषीं श्रेयसे तामुपास्महे यदर्थमेव विदधे यत्नं भूयां समच्युतः कमले कमले क्षण त्वदर्थे कठिनं कर्म करोत्यसौ न किं वा कलशो दधि मन्थन प्रयासाति अपरं किं श्रमदायि कर्मलोके तव गुरुस्तन शैलभरं सदा जननि वोढुमना जगतां पिता गुरुभरोद्वहन अभ्यसनाय किं तमपि मन्दरम् अम्बुनिधौ दधौ नादत्तमध्यवनि सिद्ध्यति किञ्चनेति निश्चिन्वता भगवतापि विवित्सतात्वाम् वही देहि कामपि शिलाम् अबलाम् विधाय कन्याप्रदानविधिः अक्षपदाय चक्रे विद्यां बलां रघुपतिः पथि गाधिपुत्रात् सम्प्राप्य निह्नुत समस्त तनुक्लमोऽपि अम्बातनु क्लमहराम् अबलाम् इह त्वाम् स्वस्य ध्रुवम् घटयितुम् त्वमुपास्त भूयः शंसन्ति पङ्क्तिरथ यागविधे फलं यम् सोऽयं मखावनि भवाम् जनकात्मजे त्वाम् प्राप्तुं व्यधाति ಕುಶಿಕನಂದನ ಯಜ್ಞ ರಕ್ಷಾಂ ರಕ್ಷಾಂಸಿ ಹಂತದಮಯಂ ಯುಧಿ ರಾಮಚಂದ್ರ ಭಗವತಿ ಕ್ಷಿತಿಪುತ್ರಿ ಭವತ್ಕೃತೆ ಭವಹರೋಪಿ ಭವನ್ ರಘುನಂದನ ಸಮಭವತ್ ಭವತಾಪಲತಾಂತಧಿ ಸ ಇತಿ ವಿಸ್ಮಯವಂತ ಇಹಾಸ್ಮಹೇ ತ್ವದ್ಭ್ರೂಭಟಸ್ಯ ಧನುಷಾ ವಿಜಿತಃ ಸುಮೇಶೋ ರಾಮಸ್ತಮೇವ ನಿತರಾಂ ಅಭಿರಾಧುಕಾಮಃ ತತ್ಪ್ರೀತಯೇ ಜನಕನಂದಿನಿ ತದ್ವಿಪಕ್ಷ ಕೋದಂಡಭಂಗಂ ಉಪಹಾರಂ ಇವಾಜಹಾರ ಕರ್ತವ್ಯೇ ಜನಕೇನ ಮೈಥಿಲಿ ತವೋದ್ವಾಹ ಕ್ರಮಾಲೋಚನೆ ಸೋಯಂ ವಾಗುಪಕಾರಂ ಆರತಯಿತೇತಿ ಆಲೋಚ್ಯ ಭಾವಿ ಸ್ಥಿತಿಂ ತದ್ವಂ ಶೈಕ ಪುರೋಹಿತಸ್ಯ ಹಿ ಶತಾನಂದಸ್ಯ ಹರ್ಷಾಯ ತಸ್ಸಿ ಮಾತುರ್ಗ್ರಹವದಶಾಂ ಹರನ್ ರಘುಪತಿಃ ತಸ್ಯೋಪಕಾರಂ ವ್ಯಧಾತಿ ಸುಂದಸ್ತ್ರೀ ತನುಭೂ ಸುಬಾಹು ಕುಹನೋಪಜ್ಞಂ ತು ಯಜ್ಞಕ್ರಿಯಾ ಪ್ರತ್ಯೂಹಂ ಶಮಯಂ ಪ್ರಹರ್ಷ್ಯ ಘಟಕಂ ಶುಶ್ರೂಷಯಾ ಕೌಶಿಕಂ ದುರ್ದರ್ಶಂ ಶಶಿಖಂಡಮಂಡನ ಮಹಾ ದೋರ್ದಂಡ ಕೋದಂಡಮಪಿ ಉರ್ವೀನಂದಿನಿ ಖಂಡಯನ್ ಉದವಹತಿ ತ್ವಾಮಂಬ ರಾಮಶ್ರಮಾತಿ ತ್ವಾಂ ಮಾರ್ಗಮಾಣಃ ತ್ವದುದಂತ ಶಂಸಿನೇ ವೃದ್ಧಾಯ ಗೃಧ್ರಾಯ ರಮೇ ರಘುದ್ವಹಃ ಯೋಗ್ಯೇಕ योग्यानि पदान्यतातहो संतोपि वेलाम् अतियन्ति रागतः अपि सकलशरण्यो मानिनामग्रगण्यो भगवति भवदत्थे भानुवंशाधिनाथः कपिमपि शरणोत्कः कञ्चिदानं च कष्टम् गणयति न फलार्थी गौरवं लाघवं वा त्वद्दाने जनकेन मैथिली पुरा शुल्कीकृतम् स्वामिनः पाण्यङ्गुष्ठ किणम् व्यधात् पशुपते चापे गुणारोपणम् त्वत्सम्प्राप्ति सहाय वानरपतेः प्रत्यायनार्थं त्वभूति पादाङ्गुष्ठ किणाय दुन्दुभि तनो तद्दूरतः क्षेपणम् निशिचर पतिमन्तम् नेष्यता तद्गृहीताम् पुनरवनिसुते त्वाम् प्राप्स्यता राघवेण तरणिजम् अभिराद्धुम् तत् कार्ये सहायम् सपदि निरपराधः साधितो हन्त वाली परो रजसि धामनि श्रुतिशिरो भुवि छान्दसे महामहसि योगिनां दहर मन्दिरेत स्थितः धरादुहित आदरापि तव कृते कपीन्द्रागतिम् प्रतीक्ष दिवसान् बहून् अवसदृश्यमूके प्रभुः रघुकुल पतिनाते लोकनायैव सीते कृतरविसुतसेवः कोऽपि दत्तानुभावः वनशिखरि विहारी वानर ब्रह्मचारी जलधिमपि ललङ्घे अजातखेदं ललङ्घे द्रष्टुं त्वां ननु हनुमन्तम् अग्निदाहादि आतङ्कं बहुमधिलङ्कम् आप्तवन्तम् सर्वस्वायित परिरम्भ सौख्यदानापि काकुत्स्थो जननि चकार निर्व्रणं तम् दरादुपनतं रमे दशशिरोनुजं त्वत्कृते समस्तनयकोविदः सपदि सङ्गृहीतुं प्रभुः असाधितरिपुस्थलोऽपि अधिशिषे च तं तत्पदे नरः कुशलमश्नुते न खलु साहसिक्यादृते स्त्रीहेतोः प्रथमं निजेन गुरुणा व्युत्पादितं ज्यायसः साम्राज्यानुभवे भवेदनुज इति एतद्विगीतक्रमम् सुग्रीवे च विभीषणे च भगवान् आम्रेणया वास तम् भूमे पुत्रि भवत्कृते पितृगुणः पुत्रे हि धत्ते पदम् देवि त्वदर्थे दयितं नदीनां सतां शरण्यः शरणं सगच्छन् कुशेशयाक्षोऽपि कुशेशयत्वं प्रापत् त्वदावास पदाशयेव ज्ञानेतुम् उपागताय भवतीम् आसन्न लंकोषिताम् वात्सल्यादिवते विभागचकितो वाराम निधि त्वद्गुरुः काकुत्थाय चिराय मार्गमदिशति कहलाग्निने वामुना शोणाक्षेण रुषा शुशोषयिषित सीते शीतैः सायकैः प्रपात्य महतो गिरीन् प्रसभमन्त इन्द्रेणयः अप्यधायि वसुधासुते तदनुज त्वदर्थम् प्रभुः अमुं बहिरिलाधरैः अपि दधन् निधिं पाथसाम् कपिव्रजकरार्पितैः किमिह शेष पूर्तिं व्यधाति अङ्घ्र्यो रक्ष्णोरपि किल फलम् वानराणां नराणाम् आराद्राशिम् तरितुमनसाम् अम्भसाम् अम्भसाम् च मानार्हत्वाम् अहितभवनापि मानिनी मानिनीषुः काकुत्स्थोऽसौ जननि विदधे कौतुकात् सेतुकार्यम् अन्तर्य स्फुटमनलेन वारितोऽभूति विश्वेषाम् जनि विधातुमेष सेतुम् त्वल्लिप्साकुल रघुनाथ चोदनातः पाचोधिर्बहिरपि वारितो नलेन सेतुं देवि भवत्कृते रघुपति सृष्ट्वा जनांश्चापुनाति एतेषां सगरान् ववाय जनुषाम् एष swabhavo dhruvam swarga deva bhagirathah pitrikrute bhargaccha rosha vilati anitai rapunita lokamakhilam gangai tarangai kriti prabhora lankopa nirodhamamba krita paradhepi karishyasiti lankoparodham raghuviradasah hantatvadartham harayo vitenuhu pritim ninishuhu priyadevatam tvam samudratire abhicharan saramah mahahavam maithili vardhayishyanne ayo mukhena vyalunat palashane svallipsayaiva dharmeshu ahasatto viprayogiva vyasani kanchana dana samruddhim bhuvivarade viprahastam anayadhinah sadasyudharepi atikayamana mahalaye satyadhitoranagre jayashriya hanta balhadvritopi svayeva vinyasta manas sanathah Vishnu Swayam Tvat Virahata Hishnuho Apam Sule Hamsakula Vatam Saha Tapasvarupasya Krita Pradhedam Nininda Bhunandini Meghanadam Ucchai Ravana Pushtaha Kumbhastava Devi Kumbhini Tanaye Sadhyastanavairiti Krodhadenam Jaghana Raghunathah Lokavrata Lambhakam కుంభకర్ణం లుంపన్నం స్వకృతే రామచంద్ర అర్చాదేశ త్వజ్జనన్యా ధరణ్యా భూరిం భారం దేవి దూరీచకార నిర్ణీయ భూయస్తర పుణ్యలభ్యం రామః క్షమాపుత్రి సమాగమం తే నీత్వాహవం పుణ్యజనాన్ అనేకాని అకారయత్ స్వర్వనితా వివాహం ధర్మం హి పూర్వం అవలంబ్య కృతే జనన్యాః కాలం వినాయ కుతుకాదధికాననం యః దేవి త్వదర్థం అవలంబ్య తమేవ రామః కాలం వినాయ కుతుకాదధి కాననం సః పాప పంచక నిరాశహేతునా సేతునా తవ కృతే మహీసుతే ఏత్య పాప దశకం వినాశయన్ ఈషితా చతురతామదర్శయతి పరమార్థయితుం హుతాశనాపి శ్రియమిచ్ఛేదితి సాధుభాషితం భవతీం శ్రియమంత పావకాతి జగృహే జానకీ లక్ష్మణాగ్రజః ప్రాణవ్యయం కృతవతః ప్లవజాం త్వదర్థం భూయోపి జానకి దివీవయిషు సరామః వవ్రే వరం త్రిజగతాం వరదోపి దేవాని కార్యార్థితో హి పురుషస్య కుతో వలేపః కాకుత్స్థః కమనీయ భూషణమణి క్షౌమాగ్ర్య హేమాదిభిః పోషం దేవి నినాయ వానర భటాని త్వత్కార్య ధుర్యాన్ ప్రభు ఏతద్యుక్తం ఇదం తు విస్మయకరం యత్ సర్వ నిర్వాహినే రంగం హంత విభీషణాయ దిశే రత్నాది యోగ్యాయ సహ అవతారాన్ దశ భగవాన్ అపత్యభూతం జగత్ సమస్తం తే క్రాతుం మాతరకర్షీతి త్వదిష్టకరణాతి ఋతే నతస్య ఫలం అవతారాన్ దశ భగవాన్ అపత్యభూతం జగత్ సమస్తం తే త్రాతుం మాతరకర్షీతి త్వదిష్టకరణాతి ఋతేన తస్య ఫలం ఇతి ఆత్రేయ శ్రీ వెంకటార్య దీక్షితస్య కృతిషు లక్ష్మీ సహస్రే ప్రయత్న సబకః షష్ఠ సంపూర్ణః